స్మత్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాళ కూడా లక్ష్మీస్వరూపాన్ని ఆరాధన చేసే విధానం, సంపదలు కోరుకుంటూ ఆ సంపదలు ఎలా లభించాలి అన్నది ఈ శరదృతువు లోపల. ఈ శరదృతువు సృష్టికి సంకేతము. జలమంతా పోయి క్రమంగా భూమి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో అమ్మవారి ఆరాధన ఎలా చేయాలో స్కాందము చెప్తూ, త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి, త్రాహి త్రాహి జగన్మాత, దారిద్ర్యాత్ త్రాహి వేగత. ప్రతి పదమునకు కూడా సార్థకమైన భావం ఉన్నది ఇక్కడ. త్రాహి, నన్ను రక్షించవమ్మా. అసలు త్ర అంటే ఒక అక్షరం చాలు, మరి హీ దేనికండి? అంటే నువ్వు ఉన్నది నన్ను రక్షించడానికే అని చెప్పడానికి త్రాహి త్రాహి జగన్మాత, త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి. అమ్మా మహాలక్ష్మి, లక్ష్మ కారయతి, భగవత్తత్వము ఏదో గుర్తుపెట్టేలా చేయడానికి నీవు కారణము. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్యౌ, నీవు భూదేవి పక్కనున్న కారణం చేతే ఆయన భగవంతుడిని మాకు తెలుస్తోందని పురుష సూక్తం. త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి. దేవతలంతా రాక్షసులు క్షీరసాగరం అతరం చేస్తుంటే నీవు ఆవిర్భవించి నీ చూపు దేవతల మీద ప్రసరింపజేసావు గనకనే అమృతం వాళ్ళకి లభించింది. అంచేత సురేశ్వరి. త్రాహి త్రాహి జగన్మాత, జగన్మాత రాక్షసులు కూడా నీ పిల్లలే, అందుకని వాళ్ళకి తపస్సు ఎందు స్థిరబుద్ధి కలిగించావు, వీళ్ళకి అమృతాన్ని ఇచ్చావు, వాళ్ళకి శక్తిని ప్రసాదించావు. త్రాహి త్రాహి జగన్మాత, దారిద్ర్యాత్ త్రాహి వేగత. దారిద్ర్యం అంటే మనమంతా డబ్బు లేకపోవడం అనుకుంటాం. దారిద్ర్యాత్ అంటే సక్రమమైన మార్గంలో వెళ్లకుండా అపమార్గంలోకి వెళ్ళడానికి పేరు దారిద్ర్యము. అలాంటి దారిద్ర్యాత్ త్రాహి వేగత. ఆడుకుంటూ ఆడుకుంటూ నూతిలో పడబోతున్న పిల్లవాడిని దారేపోయేవాడే రక్షిస్తాడే, నువ్వు రక్షించుకోవటమ్మా తల్లి అన్నాడు వెంకటాద్వరి. అది దారిద్ర్యాత్ త్రాహి వేగత. మళ్ళీ ఒక్కసారి శ్లోకం చూడండి, చాలా సులభమైన శ్లోకము. వెల స్వల్పము ఫలమధికము. త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి, త్రాహి త్రాహి జగన్మాత, దారిద్ర్యాత్ త్రాహి వేగత. ఒక చిన్న సన్నివేశం రహస్యం. ఈ శ్లోకాన్ని 11 సార్లు చదువుతూ 11 ఉసిరికాయలు, అంటే ఎలాంటి ఉసిరికాయలైనా సరే 11, ఒకసారి చదివి ఒక ఉసిరికాయని అమ్మవారి పాదాల ముందు ఉంచండి, అలాగ 11 రోజుల పాటు ఆరాధన చెయ్యండి, చక్కటి ఫలితాన్ని పొందండి. ఆ ఉసిరికాయలు తర్వాత ఉపయోగించుకోవచ్చును, లేదా ప్రవహించే నీటిలో వదిలేయవచ్చును. ఇది ఇవాల్టి మంత్రబలంలో ఈ శ్లోకం. రేపటి మంత్రబలంలో మళ్ళీ కలుసుకున్నప్పుడు వేరే శ్లోకాన్ని, మంత్రాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆ మంత్రమేమిటి? నమస్తుభ్యం జగద్ధాత్రి, నమస్తుభ్యం నమో నమః, ధర్మాధారే నమస్తుభ్యం నమః, సంపత్తి దాయిని. విశేషాలు రేపు మాట్లాడుకుందాం. స్వస్తి.